ఆసనం 36వది. నువ్వు కూర్చునే విధానం నువ్వు ఎన్నుకోవాలి. ధ్యానానికి నువ్వు కూర్చునే విధానం నీకు సుఖంగాను స్థిరంగాను ఉండేది. నిన్ను నీ తల మెడ మొండము సమరేఖలో ఉండేటట్టు అయి ఉండాలి. సాంప్రదాయ ధ్యాస ఆసనాలు కొన్ని ఉన్నాయి. సాంప్రదాయ ధ్యాన ఆసనాలు కొన్ని ఉన్నాయి. నేల మీద మట్టం వేసుకొని కూర్చొనే సుఖాసనం అన్నిటిలో సులభమైనది. నీ కాళ్ళు సులభంగా లంక తీసుకోగలిస్తే స్వస్తికాసన ఇంకా సుఖంగా ఉంటుందని నువ్వు తెలుసుకుంటావు. పద్మాసనం వేయాలని మేము సలహా ఇవ్వం. ఎందుచేతనంటే ఈ ఆసనంలో మూలబంధం ఉపయోగించడం వీలు కాదు. ధ్యానానికి ఉన్న అన్ని ఆసనాల్లోనూ సిద్ధాసనం అత్యుత్తమమైనది. ఈ ఆసనాన్ని నువ్వు మెల్లగా క్రమంగా సాధన చేయడం నేర్చుకుంటే నువ్వు నీ దేహం రాతిబొమ్మైనట్టు కనుగొంటావు. ఈ సిద్ధాసనాన్ని ప్రారంభకులు వాడకూడదు. ధ్యానానికి నువ్వు ఏ ఆసనాడినా మొట్టమొదటి నుండి నువ్వు మూలబంధం ఉపయోగించడం నేర్చుకోవాలి. గుదద్వారం అంటే యానల్ స్పిన్సెస్ని ముడుచుకొని ఆ ముడుచుకోవడాన్ని నీ ఆసనం స్థిరం అయ్యే వరకు నిలుపుకోవాలి.